కానీ దీని వెనకాల కూడా భగవంతుని యొక్క ప్రణాళిక ఉంది. మొత్తం ప్రణాళిక అంతా దైవీయమైన ప్రణాళిక. ఇది తెలియాలి అంటే మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ జరగడానికి పూర్వరంగంలో కృష్ణ పరమాత్మ చెప్తాడు ఒక రహస్యాన్ని. ఏమనంటే ఒక ముగ్గురిని నేను ముందే మరణించేలా చేయడంలో ఒక అద్భుతమైన అంశం అనేది. వాళ్ళు కానీ బ్రతుకున్నారనుకో ఇప్పుడు దుర్యోధనుడికి ఇంకా బలం ఎక్కువైపోతుంది. అందుకే అనేక అసుర బలాల్ని నేను ముందే సంహరించుకుంటూ వచ్చాను. వాళ్ళందరూ కలిసి కురుక్షేత్రంలో వస్తే అసుర శక్తి ఇంకా పెరిగిపోతుంది. అందుకు అందరినీ ఒకేసారి కొడతామనుకోరాదు. ఒక్కొక్కరిని కొంచెం కొంచెంగా కొడుతూ వెళితే అప్పుడు వాళ్ళు కొట్టడం చాలా సులభం. ఎందుకంటే దుష్టుడు దుష్టులను ఆకర్షించను, ఇది ఒక పెద్ద ఫార్ములా అండి. అందుకే దుర్యోధనుడు ఉన్నాడే, వీడిని విడిచిపెట్టేస్తే వీడు అందరు దుష్టుల్ని ఆకర్షించుకు లాక్కొస్తాడు. అప్పుడు పెద్ద యుద్ధంలో కొట్టడం మహాకష్టం. అందుకు ముందు ఒకరిని తీసుకున్నట్టు ఆయన జరాసంధుడు. వీడు రకరకాల అక్షోహిణి సేవలతో రావడం మధుర మీదకి కృష్ణ పరమాత్మ గట్టిగా కొట్టాడు. బలరాముడితో సహా అక్షోహిణి సేవలన్నీ నాశనమైపోయాయి. జరాసంధుడు దొరికిపోయాడు, బలరాముడు బంధించబోయాడు. కృష్ణుడు అన్నాడు వదిలిపెట్టే అన్నాడు. చేతికి దొరికిన శత్రువుని విడిచిపెట్టడం ఎందుకయ్యా అంటే వీడి నా అవతార కార్యం వీడి వల్ల సులభంగా జరుగుతుంది అన్నాడు. ఎందుకంటే భూభారం పోగొట్టడానికి నేను అవతరించాను కదా, వీడిని విడిచిపెడితే వీడు ఊరుకోడు, మరికొందరు దుష్టరాక్షులు మోసుకొస్తాడు. అలాగ తడవ తడవకి నేను అక్కడికి ఇక్కడికి తిరగాల్సిన అవసరం లేకుండా వీడే వాళ్ళందరినీ కలెక్ట్ చేసుకుని నా దగ్గరకు వస్తున్నాడు, వీళ్ళని సంహరిస్తూ ఉంటాను, వీడిని విడిచిపెడుతూ ఉంటాను. అలా జరిగిన నాడు జరగని అన్నాడు. 17 మార్లు జరిగిందండి అలాగ. ఆ తర్వాత రాజసూయాగాధ్వర సమయంలో భీముడిని తీసుకువెళ్ళి జరాసంధుడి పని పూర్తి చేశాడు. తాను కల్పించుకోకుండా ఎవరి చేత చేయించాలో అవన్నీ జాగ్రత్తగా చేయించుకుంటూ వెళుతుంటాడు. ఇక్కడ ఆ విధంగా జరిగింది. ఇక్కడ అలా జరాసంధుడిని పూర్తి చేశాను, ఎవరెవరిని యుద్ధానికి ముందే పూర్తి చేశాను, వాళ్ళు బ్రతుకుంటే దుర్యోధనుడు మరింత దుర్మార్గ బలుడైపోతాడు, అందుకే ఇవి చేశానని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. చూడండి, జరాసంధ చేదిరాజః నైషాదిశ్చ మహాబలః. ముగ్గురుట, ఒకడు జరాసంధుడు, ఇంకోటి చేదిరాజు. చేదిరాజు అంటే శిశుపాలుడు అతన్ని, ఇంకోటి నైషాది ఏకలవ్యుడు. వీడు వీళ్ళు ముగ్గురు నేను విడతలకు కొట్టానయ్యా అన్నాడు. అందుకు కొట్టించాడు కూడా. శిశుపాలను మొత్తం తాను స్వయంగా కొట్టాడు. అంతేకాదు నైషాదిష్టా, ఈ నైషాది ఏకలవీయుడు ఎప్పుడొచ్చాడు తెలుసా? కృష్ణ పరమాత్మ మీదకి శిశుపాలుడు దంతభక్తుడు మొదలైన వాళ్ళు దాడులకు వెళ్ళినప్పుడు ఈ జరాసంధుడు గుంపులు వెళ్ళే చూసారా, ఆ గుంపుల్లో వెళ్ళిపెట్టే ఏకలవీయుడు కూడా. అంటే వీడు ఎవరి పక్షమో ఇప్పుడు తెలిసింది కదా, అసురపక్షం. అసురపక్షానికి బలం తగ్గించడానికి ఆ ద్రోణాచార్య ద్వారా ప్రేరేపణ చేశాడు కృష్ణ పరమాత్మ. కనుకని ఈ చెప్పడంలో వెనకాల ఉండే దైవికమైన ప్రేరణ చెప్పడం ఎంత అవసరమో, దీనివల్ల ద్రోణుని యొక్క ధర్మలోపం జరగలేదని చెప్పడం కూడా అంత ఉద్దేశము. తాను దేనికి నియమింపబడ్డాడో, ఒక యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్కి ఆ యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించవలసిన బాధ్యత ఉందండి, ఇది తెలుసుకోవాల్సినది ఇక్కడ. అదేవిధంగా తాను ఏ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాడో అప్పటికున్న పద్ధతుల ప్రకారం ఏ విద్య ఎవరికి నేర్పాలనే నియమం ఉందో దాన్ని అనుసరించాడు ద్రోణాచార్యుడు. పూర్తిగా ధర్మబద్ధంగానే అనుసరించాడు ఇక్కడ. ఇది ఏకలవ్యుని వృత్తాంతం. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినా బోలుడంత సందేహాలు మిగుల్చుతోంది కనుక. మన పిల్లలకు అసలు భారతం ఎలాగూ చెప్పట్లేదు. కొన్ని పాఠశాలకు వెళితే నన్నయ్య గారో తిక్కన గారో పద్యాలంటే అసలు దొరకవు. ఏదో చెప్దాము 4 పద్యాలంటే వీటిని వక్రీకరించి రాసి పిల్లల చేత చదివిస్తున్నారండి. మొన్నటికి మొన్న ఒక పాఠశాలలో చదువుకునే వాళ్ళ తల్లి, మీరు భారతం చెప్తున్నారు కనుక చిన్న సందేహం, ఈ ఏకలవ్యుడి విషయంలో వచ్చినప్పుడల్లా ద్రోణాచార్యుడు దుర్మార్గము, అదేవిధంగా అర్జునుడు అసూయ, ఇవన్నీ పాఠాల్లో బోధిస్తున్నారు, మా పిల్లలు మమ్మల్ని అడుగుతున్నారు ఏం చేయాలి ఏం చేయాలి, ఆఖరికి పాఠశాలలో చెప్పాల్సిన కూడా ప్రవచనాల్లో చెప్పాల్సి వస్తుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ తల్లిదండ్రులు చెప్పరు, వాళ్ళకి తెలియదు. గురువులు అసలు చెప్పరు, వాళ్ళ గౌరవాలే లేవు వీటి మీద, వాళ్ళకి తెలిస్తే కదా. ప్రభుత్వాల మన భారతీయ సంస్కృతిని ఎంత వీలైతే అంత నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నవే మొత్తం 6 దశాబ్దాల నుంచి మనం అనుభవిస్తున్నాం. ఇంకేం చెప్పేది, మన సంస్కృతి యొక్క ఔన్నత్యం చదవడానికి ఏమీ లేదు. ఆఖరికి భారతీయ విద్యలేమిటో తెలుసుకోవాలన్నా మిగిలిన ఒకే ఒక్క వేదికేది, ఇవి ఏం చేస్తాం, ఇక్కడి నుంచే తెలుసుకోవాలి. ఇక్కడికి వస్తేనా భయపడేవాళ్ళు కొందరు, నిద్రపోయేవాళ్ళు కొందరు, ఇంకేం చేస్తాం. కానీ సరే విద్యలు వెళుతూ ఉంటే ఇక్కడికి వచ్చిన ఇంత ఎన్ని వేల మంది ఉన్నప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఇంటర్నెట్ ముందు కూర్చుని అనేక వేల మంది చూస్తున్నారండి. వాళ్ళైనా వింటే ఎవరికైనా చైతన్యం కలిగించి భారతీయ విద్యలు పరిరక్షింపబడుగాక అని మనం నమస్కారం చేసుకుందాం. మొత్తానికి ఇక్కడ ఈ కథలో దాగినటువంటి అర్ధరాధ్యం తెలుసుకున్నాం. యదిశ్యుర్నహతా పూర్వం ఇదానీ సుర్భయంకర, వాళ్ళని ముందే నేను చంపకపోయి ఉంటే, చంపించకపోయి ఉంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా భయంకరంగా తయారయ్యేవారయ్యా అన్నట్టు కృష్ణ పరమాత్మ. చూసారా, అందుకే భారతం ఓపిక్గా చదవాలండి. ఒక చోట పుట్టిన ప్రశ్నకి మరొక చోట సమాధానం లభిస్తుంది. అందుకే వినేవాడికి చదివేవాడికి ముందు ఓపిక శ్రద్ధ చాలా అవసరం. అది ఇక్కడ మనం గ్రహిస్తున్నాం. ఈ విధంగా ఏకలవ్యుని వృత్తాంతం పూర్తయింది. వాటి తర్వాత అర్జునుడి యొక్క దివ్యత్వాన్ని చూసి దగ్గరికి పిలిచి బ్రహ్మశిరోనామక అస్త్రం, అంటే బ్రహ్మాస్త్రం, అది అర్జునుడికి మాత్రమే ఇచ్చేట మహానుభావుడు. ద్రోణాచార్య వారు ఇది ఇవ్వాలి అంటే కేవలం పరాక్రమం మాత్రమే సరిపోదండి, పవిత్రత ఉండాలి, జితేంద్రియత్వం ఉండాలి, యుక్తాయుక్త విచక్షణ ఉండాలి. నీ యొక్క ఏకాగ్రతని వాటిని నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను గనక నీకు విశేషంగా నేను ఈ అస్త్రాన్ని ఇస్తున్నాను, ఇది నీకు ఇచ్చాను, ప్రయోగ ఉపసంహారాలు రెండూ నేర్పుతున్నాను నీకు. నిజానికి అశ్వత్థామకు కూడా ఇంత కూలంకషంగా దొరకలేదండి, ఇద్దరికి దొరికింది అది. ప్రయోగ ఉపసంహారాలతో నీకు ఇస్తున్నాను, కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో మామూలు మానవులపై ప్రయోగించవరాదు సుమా, అల్ప తేజస్సులపై దీనికి ప్రయోగించావా, ఇది ప్రపంచాన్ని దహించవేస్తుంది, ఇది నీకు ఇస్తున్నానన్నాడు. వెంటనే మనకు డౌట్ రావాలి కదా, ప్రయోగించొద్దని చెప్పిన విద్య ఎందుకు ఇవ్వడం అని. అంతే కదా పాశుపతాస్త్రం కూడా వచ్చింది ఆయనకి తర్వాత, అది కూడా ప్రయోగించలేదు, మరి ఎందుకు విద్యలు, ఇది తెలియాలి కదా, ఇది తెలియాలి. అస్త్ర విద్య అంటే ఏమని చెప్పుకున్న మంత్రం అది, అది తను ప్రయోగించకపోవచ్చు కానీ గురువు ద్వారా అస్త్రమును అనగా మంత్రమును గ్రహించి పురశ్చరణ చేస్తాడు అతను. ఆ పురశ్చరణ చేయడం వల్ల అస్త్రశక్తి తనలో ప్రవేశించి తాను శక్తిమంతుడై తన నుంచి ప్రయోగింపబడినటువంటి ఏ బాణమైనా ఏ అస్త్రమైనా కూడా వ్యర్థము కాకుండా ఉంటూ పరాక్రమం ఉంటుంది, అది దాని యొక్క ఉద్దేశం. అందుకు అస్త్ర విద్యలు ప్రయోగించకపోయినా ఎందుకు పొందాలి అని చెప్తున్నారు ఇక్కడ. అందుకే అనేక మంత్ర సాధనలు అన్నీ కూడా ప్రయోగించినక్కర్లే, తది అనుష్ఠానం మనకు శక్తినిస్తుంది, ఇది తెలుసుకోవాల్సినది. ఈ విధంగా బోధించాడు. తర్వాత అందరూ తన దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ ఒకనొక ఉత్తీర్ణ దశకు వచ్చారు అని తృప్తి పడ్డాక కుమార అస్త్ర విద్యా ప్రదర్శనం జరుగుతోందండి. ఇది ఇదొక కీలకమైనటువంటి సన్నివేశం. కుమార అస్త్ర విద్యా ప్రదర్శనం ఇది ఏర్పాటు చేశారు. అంటే అందరూ ఎవరెవరు విద్యలో ఎంతవరకు ఆరితేరారో చూపిస్తారు. ఇది విద్యా ప్రదర్శనం మాత్రమే, యుద్ధం కాదు, ఇది పరిశీలించాలి. ఇవి జాగ్రత్తగా తెలుసుకుంటే చెప్పబోయే అంశాల్లో వచ్చే సందేహాలను పటాపంచలు చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఆయన దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. చూడ్డానికి ఒకవైపు ధృతరాష్ట్రుడు, భీష్ముడు, కృపాచార్యుడు, ఇత్యాదులు అందరూ వచ్చి కూర్చున్నారు, బంధువర్గం అంతా. అలాగే స్త్రీలు, పురుషులు మొదలైన వారు అందరూ కూడా కూర్చుని చూస్తున్నట్ట. అలాంటి సమయంలో రకరకాలు వారు వచ్చి వారి వారి విద్యను ప్రదర్శిస్తున్నారు. ప్రదర్శనలు మాత్రమే చెప్పుకున్నాం కదా ఇక్కడ. అందరూ భీముడు వచ్చి గదాయుద్ధం ప్రదర్శిస్తున్నాడు, దాంతో దుర్యోధనుడు వచ్చట. వాడికి భీముడితోనే పోటీ మొదటి నుంచి. ఈ ప్రదర్శన కాస్త ఎలా అయిపోయిందంటే యుద్ధం కింద మారింది దుర్యోధనుడి యొక్క దుష్టత్వం వల్ల. ఎప్పుడైతే వారు ఉభయులు భీముడు దుర్యోధనుడు ప్రదర్శన కాస్త యుద్ధ విద్యగా మార్చారో, అవనీచక్రము పాద ఘాతహతి అల్లాడంగా అచ్యుచ్చ భైరవ హుంకార రవంబునన్ వియదాగారం బెల్ల భేదిల్ల పాండవ కౌరవ్య గదా విఘట్టన మకాండ ప్రోత్తమై భావి పాండవ కౌరవ్య రణాభి సూచన పటిష్టంబయ్య ఘోరాకృతి. ఎప్పుడో జరగబోయే కురుక్షేత్ర యుద్ధానికి ఒక సూచనలా జరిగింది అక్కడ. వారు ఉభయుల యొక్క ప్రతాపం ఉన్నదే, ఎవరు అడ్డుకోలేకపోతున్నారు, అంత భయంకరంగా జరుగుతోంది, భూమి అల్లల్లాడుతుంది. ఆ సమయంలో ద్రోణాచార్యుడు సైగి చేసేట అశ్వత్థామకి, వీళ్ళ నిలువరించు అని. వెంటనే భీమా ఆగు, ఇది గురువాజ్ఞ. సుయోధన నువ్వు కూడా ఆగు, ఇది గురువు యొక్క ఆదేశం, ఇంకా యుద్ధం చాలు, మీరిద్దరూ యోగ్యులయ్యారని చెప్తున్నాను అని ఎప్పుడైతే అశ్వత్థామ వాళ్ళు వారించారో అప్పుడు వారు సద్దుమణిగింది. మళ్ళీ వివిధమైన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అందులో అర్జునుడు ఒక అద్భుతమైన విద్యను ప్రదర్శిస్తాడు. ఇక్కడ ప్రదర్శనలే చాలా చిత్రంగా ఉంటాయి. తాను ఆ యుద్ధం చేస్తున్నప్పుడు క్రమంగా ఆ గుర్రమునకు కట్టినటువంటి కాడి మీద కూడా నిలబడి యుద్ధం చేయగలిగిన నైపుణ్యం, ఉంటూనే భూమి యందు దిగి గగనంలోకి ఎగిరి ఇన్ని రకాలుగా చూపించగలిగే నైపుణ్యం, ఇవన్నీ ప్రదర్శించాడు. అందరూ ఆనందించి కరతాళధ్వనులు చేశారట. ఆ సమయంలో ద్వారం వద్దకు ఒక ఆయన వచ్చాడు. నువ్వు చూపించే విద్యలు నేను చూపిస్తున్నాను అని వచ్చాట ఆయన. ఎవడతను? కర్ణుడు. ఆయన రాగానే పరమానందంగా వెళ్ళిట్ట దుర్యోధనుడు. ఇది నిజానికి ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, కర్ణుడు విద్యా ప్రదర్శన చేస్తానంటే ఏ బాధ లేకపోయేది. వస్తూనే నేను విద్య చూపిస్తాను, నువ్వు ఒక్కడవే కాదు, నేను గొప్పవాణ్ణే అని అంటే దుర్యోధను చేయి పట్టుకున్నాడు కర్ణుడిని. పద, నేనున్నాను, నీకేం పర్వాలేదు. వాడికి ఎంత బాధ అంటే పాండవుల్ని కొట్టాలి అంటే అర్జునుడిని తలుచుకున్న భయం, భీముడిని తలుచుకున్న భయమే. కానీ భీముడు తాను ఒకే విద్యలో ప్రవీణులు గనక కొంచెం ఏదో తన మీద తనకో నమ్మకం ఉండొచ్చు. కానీ అర్జునుడికున్న శస్త్రాస్త్ర విద్యల పట్ల మొత్తం అందరికీ భయమేనండి. ఆయనకున్న అస్త్ర విద్యలు అది ఒక భయం ఉండేది. ఇప్పుడు కర్ణుడు ఎప్పుడైతే కనబడ్డాడో వీడికి ధైర్యం చిక్కింది. ఎందుకు కర్ణుడు లేని భారతమా అన్నారు. కర్ణుడు పక్కకు లేకపోయి ఉంటే దుర్యోధనుకు యుద్ధం చేసే ఆసక్తి కూడా పెద్ద ఉండేది కాదు. అందుకే సూర్యాం సంభూతుడైన కృష్ణ పరమాత్మ ప్రణాళికలో అటు పంపించాడు కర్ణుడిని. కుంతిపుత్రుడే, అది గుర్తుపెట్టుకోవాల్సింది. అటు వెళితే అంత కదిలించాలి కదా, వాడిని అందరినీ లాక్కు రావడానికి పనికొస్తాడు. కృష్ణ పరమాత్మ యొక్క అవతార కార్యంలో ఒక అద్భుతమైన ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక ఇక్కడ కనబడుతున్నది. మొత్తాన్ని కర్ణుడు రాగానే చెయ్యి పట్టుకొచ్చట. ఇతడిని ఎదుర్కొనలేరెవరు. అని చెప్తూ, భుంక్ష భోగాన్ మయాసార్ధం బంధూనాం ప్రియకృద్భవ దుర్హృదాం కురు సర్వేషాం మూర్ధిని పాదమరిందమ. ఓ అరిందమా, శత్రు సంహారక, నాతో పాటు నువ్వు అన్ని భోగములు అనుభవించు, నా బంధువులందరికీ ఆనందం కలిగించు. చూసారేం మాట్లాడుతున్నాడు, భోగములు అనుభవించు అంటే ఆశ చూపించాడు. నా బంధువులందరికీ ఆనందం కలిగించు, దుర్మార్గుల తల మీద నీ పాదం పెట్టు అన్నట్ట. ఎవరా దుర్మార్గులు విడిదృష్టిలో? పాండవులది. అందుకు దుర్హృదాం కురు సర్వేషాం మూర్ధిని పాదం అరిందమా, ఇది అన్నాడు అక్కడ దుర్యోధనుడు. ఎప్పుడు దుర్యోధనుడు ఆ మాటని ప్రతాపాన్ని చూపించమన్నాడు, కర్ణుడు కూడా వెంటనే ఒక మాట అన్నట్ట, నా యొక్క ప్రతాపాన్ని కూడా చూపిస్తా, నీ విద్యలన్నీ నేను చూపించగలను, చూపించట్టు ఇక్కడ. అప్పుడు అర్జునుడు చెప్తున్న అర్జునుడు నిలువరిస్తాడు అతన్ని, ఇది యుద్ధానికి కేంద్రం కాదయ్యా, ఇది ప్రదర్శన అన్నప్పుడు, ఈ రంగస్థలం నీది మాత్రమే కాదయ్యా, అందరిది కూడా కదా అని చెప్తూ తన యొక్క బలాన్ని రకరకాలుగా ప్రయోగిస్తున్నప్పుడు ఇటు అతడు నిలిచి, ఇప్పుడు మనం ద్వంద్వ యుద్ధానికి దిగుదాం అన్నట్టండి ఇక్కడ. ఈ ప్రేరణ ఎందుకు వచ్చింది? ఇంతవరకు ప్రదర్శన అనేది యుద్ధంగా మారుతోంది, ఇదే ముందు విరుద్ధమైన విషయం. ఎప్పుడైతే ద్వంద్వ యుద్ధానికి సిద్ధమయ్యారో వెంటనే కర్ణుడి పక్షానికి మొత్తం కౌరవులు వచ్చారట, ఇటువైపు భీష్ముడు ద్రోణుడు మిగిలిన పాండవుల వైపు ఉన్నట్ట. ఇది స్థితి, ఒక విధంగా యుద్ధ వాతావరణమే అలముకున్నది. ఆ స్థితిలో కర్ణుడు అటు నిలబడ్డాడు, అర్జునుడు అటు నిలబడ్డాడు. ఇక్కడ ఒక అద్భుతమైన వర్ణన చేస్తూ ఉన్నారండి వ్యాసులు వారు. ఈ వర్ణన చాలా రహస్యమైన వర్ణన, ఇక్కడ కొన్ని సంకేతాలు చూపిస్తున్నాడు. ఇక్కడ ఎప్పుడైతే వీరిద్దరూ అలా నిలబడి ఉన్నారో ఒక్కసారి ఆకాశంలో మేఘాలు పట్టేట. తతః స విద్యుస్తనితైః సేంద్రాయుధ పురోగమైః ఆవృతం గగనం మేఘైః బలాకా పంక్తి హాసిభిః. ఒక్కసారి నల్లని మేఘాలు వచ్చాయి, మెరుపులు వచ్చాయి, ఉరుములు వచ్చాయి, ఇంద్రధనువు కూడా కనబడిందిట, అలాంటి మేఘములు వచ్చాయి. ఒక్కసారి ఆ మేఘములు రాగానే సూర్యభగవానుడు మేఘాలను ఒక్కసారి పక్కకు తోసి కనిపిస్తున్నట్ట. అంటే ఒకవైపు సూర్యకాంతి, ఒక మేఘాలు ఉన్నాయి. ఏమిటి రహస్యం అంటే, తత స్నేహాత్ హరిహయం దృష్ట్వా రంగావలోకినం భాస్కరోప్యనయన్నాశం సమీపోపగతాన్ ఘనాన్. ఇక్కడ చూపిస్తున్నాడు, ఇక్కడ మేఘాలు ఆక్రమించుకున్నాయంటే వర్షకారకుడు ఇంద్రుడు, ఇది తెలుసుకోవాల్సింది. వర్షకారకుడైన ఇంద్రుడు అక్కడ ఉన్నటువంటి తన పుత్రుడైన అర్జునుడు ఎలా పరాక్రమిస్తాడో చూద్దామని వచ్చాట ఆయన. అంత విశేషం ఇక్కడ, ఆయన వచ్చి చూస్తున్నాడని తెలుసుకున్న సూర్యుడు తన పుత్రుడు ఎలా పరాక్రమిస్తున్నాడో చూద్దామని తనకు అడ్డుగా ఉన్న మేఘాలను పక్కతో ఆయన చూస్తున్నట్ట. ఆ సన్నివేశం ఎలా వర్ణిస్తున్నారో చూడండి. ఇది తెలిస్తే సూర్యపుత్రునికి ఇంద్రపుత్రునికి వైరమేమిటా అనే ప్రశ్నకు ఒకనొక సమాధానం లభించే అవకాశం ఉన్నది. వాళ్ళు చూస్తున్నప్పుడు ఇరువురు ఎలా కనబడుతున్నారో మనం చూద్దాం, వీళ్ళిద్దరు ఎలా ఉన్నారో. మేఘఛాయోపగూఢస్థు తతో దృశ్యత ఫాల్గుణ సూర్యాతప పరిక్షిప్త కర్ణోపి సమదృశ్యత. ఆ మేఘాల నీడలో అర్జునుడున్నట్ట, సూర్యకాంతి యొక్క ఆ సమూహంలో మెరిసిపోతూ కర్ణుడున్నట్ట. అంటే కాంతి నీడలో కర్ణుడు, మేఘాల నీడలో అర్జునుడు. ఈ చెప్పడంలోనే గమనించవలసింది, సూర్యకాంతి బాగా ఉంటే వర్షం ఉంటుందా, వర్షం బాగా ఉంటే సూర్యకాంతి ఉంటుందా, రెండింటికి ఒకదాని కూడా పడనట్టు కనబడుతున్నాయా లేదా చూసారా? కనుక పర్జన్యకారకమైన వర్షశక్తికి కేవలం కాంతిశక్తికి ఒకటి ఉన్నప్పుడు ఒకటి ఉండదు, ఇది లోకంలో మనం ఉన్నదే. కనుక దాన్నిది దీన్నిది పరిహరించడం అనేటువంటిది, కాంతికి వర్షానికి ఉన్న ఒకే సమయంలో రెండూ ఉండడం అనేది జరగదు. కనుక ఈ రెండు పరస్పర వైరాన్ని అక్కడ వాలిసుగ్రీవులు దానిలోనూ, ఇక్కడ కర్ణార్జునుల ద్వారా చూపిస్తున్నాడు. ఇక్కడ ఈ దైవశక్తులు ఉన్నటువంటి సంకేతాన్ని మనం పరిశీలించవలసిన ఒకనొక అంశం. అలాగని ఈ రెండు పరస్పర శత్రువులా ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఇక్కడ కూడా మనం గమనించవలసింది, సూర్యభగవానుడే వర్షకారకుడైనప్పుడు ఇంద్రుడు అనిపించుకుంటున్నాడు, కాంతిని ప్రసరించేటప్పుడు ఆయనే ఆదిత్యుడు ఇత్యాదులుగా చెప్పబడుతున్నాడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కానీ ఆయనే తన ఒక శక్తిని ప్రకటించినప్పుడు మరొక శక్తిని మరుగుపరుస్తున్నాడు, ఇది తెలుసుకోవాల్సినది. అందుకు ఎప్పుడు ఏది రావాలో అక్కడ, ఇక్కడ ఉభయలు ఉన్నప్పుడు చూపిస్తున్న అంశం ఇది. అంతేగాని సూర్యుడికి ఇంద్రుడికి వైరం ఉందని, కర్ణుడికి దీనికి వైరం ఉందని చెప్పడం కాదు. ఇద్దరూ కూడా ఒకే తేజస్సు యొక్క స్వరూపములే, కానీ లోకరక్షణ కోసం పరమాత్మ చూపించిన ప్రణాళికలో భాగంగా అటు ఒకటి ఇటు ఒకటి ఉందని మనం తెలుసుకోవాల్సినది. ఇంత సూక్ష్మంగా పరిశీలించారండి భారతాన్ని. మొత్తానికి వ్యాసుడు చూపించిన ఈ వర్ణన్ని మీరేమంటారు, కవిత్వం అంటారా? కవిత్వం అయితే ఎంత గొప్పది, కవిత్వము కాదు, వీటి వెనకాలన్న దైవిక తత్వాల్ని మేఘాల రూపంతో కాంతి రూపంతో వర్ణించి చూపిస్తున్నాడు. ఇది భారతాన్ని చూడవలసిన అందాలండి ఇవన్నీ కూడా. ఈ విధంగా ఎప్పుడైతే ఉరువురు అంత యుద్ధానికి దిగారో అప్పుడు కృపాచార్యుడు అంటున్నట్టు కర్ణుడు పక్కన నిలబడ్డాడు. ఆయన నిలబడి ఒక మాట అంటున్నాడు, చూడు నువ్వు యుద్ధానికి సిద్ధపడ్డావు కానీ ఇప్పుడు ద్వంద్వ యుద్ధం జరుగుతుంది, ద్వంద్వ యుద్ధం వేరు, యుద్ధంలో జరిగేటటువంటి ఆ ప్రతాపాన్ని ప్రకటించడం వేరు. ద్వంద్వయుద్ధం చేయాలి అంటే ఇప్పుడు క్షత్రియ కుమారుల మధ్య ద్వంద్వయుద్ధం జరుగుతుంది. నువ్వు విద్య నేర్చుకుంటే నేర్చుకున్నావు కానీ క్షత్రియ కుమారుల మధ్య యుద్ధ ప్రదర్శన జరుగుతున్నప్పుడు నువ్వు వచ్చి ద్వంద్వయుద్ధం చేయకూడదు, అది నియమం. అది అతడు కుంతిపుత్రుడు, క్షత్రియపుత్రుడు, నువ్వెవరివి చెప్పాడు సూతపుత్రుని అని. వెంటనే ఆ మాట అందుకుని భీముడు అందుకున్నట్టు, ఓహో అదా తమరి యొక్క స్థితి, అయితే మీరు అసలు యుద్ధానికి పరిగరారు కదా అని అవహేళనగా భీముడు మాట్లాడాడు. అప్పుడు వెంటనే పట్టుకున్నాడు దుర్యోధనుడు, పట్టుకుని క్షత్రియుడు పాలకుడు అంటే ఎవరయ్యా, ఎవడికి ఉత్తమమైన వంశంలో క్షత్రియ వంశంలో పుడతాడు వాడు రాజు అవుతాడు, లేదా సూర్యుడైన వాడు రాజు అవుతాడు, సేనాధిపతి కూడా రాజు అవుతాడు. కనుక రాజులు కావడానికి మూడు అర్హతలు, ఒకటి క్షత్రియ కులంలో పుట్టుట, సూర్యుడు, సేనాధిపతి, మూడు. ఇప్పుడు మహాసూర్యుడు ఇతడు, కనుక ఇతడు అన్ని విధాల యోగ్యుడు. రాజ్యమే ఉంటే రాజు అవుతాడు, కనుక నేను అర్ధరాజ్యాన్ని ఇస్తున్నాను అని చెప్పి వెంటనే తను అక్కడ పట్టాభిషేకం మొదలైన అప్పటికప్పుడే చేసేట ఇక్కడ ఈ విధంగా నేను నీకు పట్టాభిషేకం చేస్తున్నాను అని చెప్పి అర్ధాసనంపై పట్టాభిషేకం చేస్తున్నానని రాజ్య ప్రదానం చేశాడు. అంగరాజ్యాభిషేకం అంటారు. ఈ విధంగా పట్టాభిషేకం ఎప్పుడైతే చేశాడో వెంటనే అక్కడ ఉన్నటువంటి అధిరథుడు ఆనందముతో వచ్చి కర్ణుని వద్దకు వచ్చాడని వర్ణించారు. కానీ ఈ సమయంలో చీకటి పడింది, ఎవరి దారిని వాళ్ళు అక్కడి నుంచి నిష్క్రమించారు అని వర్ణించారు. ఇందులో దీన్ని బట్టి పెద్ద ప్రతాపాలు ప్రదర్శించడాలేమీ జరగలేదు. ఇక్కడ దుర్యోధనుడు దోషం ఏంటంటే రాజ్యాధికారం ఇవ్వడానికి ఈయనవడు, ఇది కూడా మనం ఆలోచించాల్సింది. ముద్రాధికారం లేనివాడు, ఇది ఒకనొక అహంకార ప్రదర్శనం మాత్రమే చేశాడు ఇక్కడ, కానీ మిగిలిన వాళ్ళు మర్యాదను అనుసరించి అక్కడ మౌనం వహించారంతే. ఇది తెలుసుకోవాల్సినటువంటి, ఇది అతని అభిప్రాయాన్ని గౌరవించారు దుర్యోధనుడు అభిప్రాయాన్ని, అది వాళ్ళ యొక్క ఔన్నత్యం, ఇది మనం తెలుసుకోవాల్సినది. అంతేకాదు మొత్తానికి అక్కడ యుద్ధం ఏం జరగలేదు. ఆ సమయం కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సమయం దాటిపోయింది కనుక ఎవరి దాన్ని వారు నిష్క్రమించారు. ఇక్కడ ఈ ఘట్టంలో కూడా కర్ణుడి మీద మహాసానుభూతి చాలామంది చూపిస్తుంటారు కనుక వాళ్ళు ఈ ఘట్టంలో జరిగింది యథాతథంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ మొత్తానికి ఇటు తర్వాత జరిగినటువంటి అంశములు, ద్రుపదుని పరాభవించడానికే తపన పడిపోతున్నాడు ఎవరు, ద్రోణాచార్యులు. ఆయన గురుదక్షిణగా అడిగింది ఇదండి. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనమైన తర్వాత తన దగ్గరకు వచ్చిన శిష్యులను ఒకటే అడిగాడు, ద్రుపదుని ఎవరు బంధించి తేగలరో వాళ్ళు నన్ను తృప్తిపరిచిన వాళ్ళు అవుతారు అనగానే ఇటు కురుపక్షము బయలుదేరింది, ఇటు పాండవ పక్షము బయలుదేరింది. కురుపక్షంలో వెళ్ళిన వాళ్ళందరిని కొట్టేట్టు ద్రుపదుడు తన బలంతో, ఇదొకటి ఆశ్చర్యకరమైన అంశం. దీన్ని బట్టి బలం ఎవరి వైపు సహజంగా ఉందో చూడండి. ఇక్కడ కర్ణుడు మహాప్రతాపవంతుడే, కానీ కర్ణుడు అర్జునుడు కలిసి కానీ నిలబడితే గెలుపంతా అర్జునుడి వైపు వస్తుంది. మీరు భారతం పరిశీలించండి, ఇదొకటి తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. మొత్తానికి ఇక్కడ దుర్యోధనాదులందరూ కూడా ద్రుపదుని చేతి పరాభవింపబడి వెనక్కి వెళితే అర్జునుడు ఒక్కడే తన ప్రతాపాన్ని చూపించి మొత్తం ద్రుపదుని వెనకాల ఉన్నటువంటి శరణులందరినీ చకచ్చకితం చేసినప్పుడు వాళ్ళందరూ భయచకితులు పారిపోయట. అప్పుడు ద్రుపదుణ్ణి తను ధనుర్విద్యతో అనేక రకమైన బాణముల మధ్య ముంచెత్తి ద్రుపదుణ్ణి బంధించి తీసుకువచ్చి ద్రోణుని వద్ద పెట్టాడు. అప్పుడు ద్రోణుడు చూశాడు, ఇక్కడ ద్రోణుడు వీళ్ళందరూ ఎంత గొప్పవారందరూ సందేహం లేదు, కానీ వాళ్ళల్లో కూడా మనం గమనించవలసిన కొన్ని ఉన్నాయండి కించిది లోపములు. అవే లేకపోతే కురుక్షేత్ర యుద్ధంలో వాళ్ళందరూ అసురపక్షానికి ఎందుకు వెళ్తారు, కృష్ణుడు వాళ్ళను కూడా మినహాయించకుండా ఎందుకు శిక్షిస్తాడు, ఇతరికి ఆ ప్రతీకార వాంచ ఉండడం ఏమిటి. దానికి తోడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఏమంటావు నువ్వు నేను స్నేహితులమేనా అన్నట్టండి. ఇక్కడ ఒకప్పుడు స్నేహితులం కావన్నావుగా, ఇప్పుడు నీ స్థితి ఏమిటి, ఓడింపబడ్డావు, నేను ఇప్పుడు గెలుపు స్థానంలో ఉన్నాను, ఇప్పుడు స్నేహితులమేనా. వెంటనే క్షమించవయ్యా అన్నాడు ద్రుపదుడు. అయితే నేను రాజునైతే నువ్వు నేను సమం అవుతాం గనక భాగీరథికి ఉత్తర ద్వారాన్ని నువ్వు పాలించు, దక్షిణ భాగం నాకు ఇవ్వు అన్నట్టు. ఇక్కడ కనుక గంగకి దక్షిణం వైపు ఉన్నటువంటి అహిచ్ఛత్ర రాజ్యం ద్రోణునికి ఇచ్చివేశాడు ద్రుపదుడు. అంటే అది గెలుచుకొచ్చింది ఎవరు, అర్జునుడు. అది ద్రోణునికి ఇవ్వబడిందంటే అర్జునుడు గురుదక్షిణగా ఇచ్చినటువంటిది ఆయుచ్ఛత రాజ్యము, ఇది స్వీకరించాడు. ఇక్కడతో ఆగుతుందా, ప్రతీకారం తీరిపోయింది అనుకోవద్దు, మరొక రూపంలో ఎలా వస్తుందో తర్వాత పరిశీలిద్దాం. మొత్తానికి ఇప్పుడు వీళ్ళందరూ కౌమార దశ దాటారు. ఆ సమయంలో త్రిదశ వయస్సు అంటే 30 ఏళ్ళు దాటాయి మహానుభావుడు ధర్మరాజుకి. అప్పుడు అన్ని విధాల యోగ్యుడు అని చెప్పి యువరాజు పట్టాభిషేకం చేశారు ధర్మరాజుకి. చాలా విశేషమైన అంశం ఇక్కడ. యువరాజ్య పట్టాభిషేకం చేసినప్పుడు భీష్మాచార్యులు మొదలైన వారందరూ అభినందించారు. ధృతరాష్ట్రుడు ప్రేమగానే అంటే బయటికి యువరాజ్య పట్టాభిషేకం చేశాడు ఇక్కడ. పైగా యుధిష్ఠిరుని గుణాలు ఇక్కడ వర్ణిస్తాడు. నిజంగా రామచంద్రమూర్తిని యువరాజ పట్టాభిషేకం చేయాలన్నప్పుడు వాల్మీకి ఎలా విజృంభించి రాముని గుణాలు వర్ణిస్తారో ఇంచుమించు అలాగే వర్ణించాడు ఇక్కడ వ్యాసదేవుడు కూడా. ధృతి స్థైర్య సహిష్ణుత్వాత్ అనుసంశ్యాత్ తథా ఆర్జవాత్ భృజానామనుకంపార్థం తదైవ స్థిర సౌహృదాత్. ఎన్ని గుణములంటే ధైర్యము, స్థైర్యము, సహనము, దయ, నిష్కపటత్వము, సర్వభూతముల పట్ల దయ, ఇలాంటి గుణములు కలిగినటువంటి యుధిష్ఠిరుడు ప్రజలందరి ప్రేమకి పాత్రుడైన వాడు గనక అతను యువరాజుగా పెట్టాడు. ఎందుకంటే కాదంటే మొత్తం ధృతరాష్ట్రుణ్ణి అవమానించే వాళ్ళు అందరూ కూడా అలా ఉన్నారండి. మొత్తం ప్రజలందరూ పాండురాజుపై సానుభూతి కలిగిన వారు. ఎందుకంటే ఎంత గొప్ప పాలనిచ్చాడు పాండురాజు, మరణించాడు. ఆ పాండురాజుపై ఉన్న ప్రేమ యుధిష్ఠిరుడి వైపు వచ్చింది. యుధిష్ఠిరుడు కూడా తన గుణములతో అందరి యొక్క మన్నల్ని చూరగొన్నాడు. కనుక ప్రజలందరూ ఆయనే పాలకుడు అనే భావంలో ఉన్నారు. అందుకు యువరాజ పట్టాభిషేకాన్ని ప్రజలందరూ గౌరవిస్తున్నారు. ఆనాడు ఉన్నటువంటి సామంతులు, మంత్రులు కూడా యుధిష్ఠిరుడే యువరాజు అనే భావంలో ఉన్నారు. ఇది పరిస్థితి. ఇంకా భీష్మాచార్యులు ధర్మబద్ధంగా ఇతన్నే యువరాజు చేయాలని చెప్తున్నాడు. అందుకే ధృతరాష్ట్రుడు ప్రేమతో కాకుండా తప్పనిసరి అయి యవరాజ్య పట్టాభిషేకం జరిగింది. ఈ యవరాజ్య పట్టాభిషేకం అయినప్పుడు క్రమంగా వారి యొక్క ప్రతాపములు, ఇటు భీముడు, ఇటు అర్జునుడు, నకుల సహదేవులు, వీళ్ళందరూ కూడా శత్రురాజుల్ని జయించడం, ఇదివరకు పాండురాజు కూడా జయించలేని శత్రువుల్ని జయించి ఆ రాజ్యములను కూడా కలిపి మొత్తం ఏకఛత్రాధిపత్యంలోకి తీసుకువచ్చారు. మొత్తం ఆ కొద్దిపాటి యవరాజ్య కాలంలోనే ఇంత సహకరించారు వీళ్ళందరూ. పైగా పాండురాజు వలనే యుధిష్ఠిరుడు కూడా సాధించినదంతా నీ దయ వల్ల, నీ ఆశీర్వచనాల వల్ల, నీ అనుమతి వల్ల అని చెప్తూ ఎప్పటికప్పుడు అనుమతి తీసుకుంటూ ధృతరాష్ట్రునితో చెప్తూ వినయంగా ఉన్నట్టండి. అవతలవాడు వినయంగా, మర్యాదగా, ధర్మంగా ఉంటే యువతల వాడికి మరింత మరి కోపాలు, ఉక్రోషాలు వస్తుంటాయి. వాళ్ళలో కూడా లోపాలు కనబడితే వీడికో సంతోషం. ఇదొక మనస్తత్వం అండి. మొత్తానికి ఇలా ఉన్నది. ఒక్కొక్కరు ఎలా ఎదిగారో ఇక్కడ చెప్పుకుంటూ ఉంటే ఆ పాండవుల యొక్క గొప్పతనాన్ని చూడాలి. నలుగురు తమ్ములున్ వలిమి నాలుగు దిక్కులు నొర్చి సర్వభూతలమున్న రాజనందనుల దర్ప మడంచుచు భూరి వస్తురాసులు గునువచ్చి యూగుని విశుద్ధ యశోనిధి యొప్పే ధర్మజుండు అలఘుడు యవరాజ్యయుతుడయ్యను పెంపున సార్వభౌముడై అంటున్నారు నన్నయ్య గారు. ఇక్కడ యువరాజుగా ఉన్నప్పటికీ సార్వభౌముడు అంత గౌరవం వచ్చిందిట. ఎందుకంటే మిగిలిన నలుగురు అన్నదమ్ములు చేసినటువంటి ఘనకార్యములకు తోడు తన యొక్క ధర్మము. ఇక్కడ మనం గమనించవలసింది భారతంలో రహస్యాలు చూడాలండి. ధార్మికంగా చూడాలి, తాత్వికంగా చూడాలి. బలము, పరాక్రమము, నీతి. నీతి అంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నీతి. అదేవిధంగా యుద్ధ కౌశలము. ఈ బలము భీముడు, పరాక్రమము మొదలైనవన్నీ అర్జునుడు, నీతి అంతా నకులుడు, అదేవిధంగా యుద్ధ విద్యా కౌశలం అంతా సహదేవుడు. ఈ నాలుగు ధర్మరాజు ఏం చెప్తే అది చేస్తాట. అంటే అర్థం ఏంటి? బలమైన, పరాక్రమమైన, ధర్మాన్ని అనుసరించి ఉండాలి. ఇది చెప్పడం ఇందులోని సంకేతం. ధర్మం చెప్పినట్టు వెళ్తుంటాయి, ఆయన డైరెక్షన్లో వెళ్తున్నాయి. అందుకే ఐదుగురు బాగున్నారండి. ధర్మం లేని బలము ప్రమాదహేతువు, అది తెలుసుకోవాల్సింది. దుర్యోధనాదుల దగ్గర బలము, పరాక్రమం ఉండవచ్చు, కానీ ధర్మం లేదు ఇక్కడ. అందుకే యుధిష్ఠిరుడు ఉన్నాడు, అందుకే ఆయన ప్రధానం. అలా శోభిలు లేరు వారు. బద్ధ పరంపర నొప్పి మదోద్ధత గజరద తురంగ యుద్ధముల గదాయుద్ధమున జాడనెందు ప్రసిద్ధుడు మధ్యముడయ్యను విశిష్టస్తవముల్. భీమునికి ప్రత్యేకమైనటువంటి స్థుతులు లభించాయి ఆయన యొక్క పరాక్రమానికి. ఇక మహానుభావుడు అర్జునుడు. అనుపమ కార్ముకాది వివిధాయుధ విద్యలయందు కోవిదుండనగ అజయ్యుడై పరగు అర్జును పోలగ అన్యులెందు లేరు అను జనఘోష. జనుల్లో మాటలండి ఇవన్నీ కూడా. ఇతను యువరాజు ఏమిటయ్యా, సార్వభౌముడే అనుకుంటున్నట్టు అందరూ. అలాగే భీముడికి సాటి ఎవరున్నారు? ఇక అర్జునుడికి సాటి మరెవ్వరూ లేరు. ఇతర ధనుర్విద్యలో కానీ, ఇతర ఆయుధ విద్యల్లో కానీ ప్రవీణుడి ఇతడు అంటూ ఆయన గురించే చెప్పుకుంటున్నట్టు మొత్తం హస్తినపుర వాసులందరూ. ఉచ్చరితమయ్యే మరుచ్చరితొచ్చ విచ్చి నిస్వన ముఖరాబ్ది వేష్టిత విశాల మహావలయంతరంబునన్. వాళ్ళ కీర్తి ఎంత వ్యాపించిందో ఈ సమాసం కూడా అంత వ్యాపించింది పద్యంలో. ఇప్పుడు పద్యాలు శిల్పాలు చెప్తే గ్రహించగలిగే తెలుగు జాతి ఎక్కడుంది? మొత్తం నన్నయ్య గారు ఎంత అందమైన పద్యం ఇచ్చారో చూడండి. యములు, యములు అంటే కవలలు. యములు అమిత శౌర్యులు అరి నృప యముల. యమశబ్దాన్ని ఎంత చక్కగా వాడారు. శత్రువుల పాటి యములైన యములు అంటే వాళ్ళ కవలలు, శత్రువుల పాటి యములు. అమల చరిత్ర నిరతులనగా అత్యుత్తమ భక్తి సన్నలకు వినయము మెరయచ్చు. ఆ వినయము కలిగినటువంటి ఆ యములు రథికులై రథాది విద్యల్లో కళల్లో ఆరితేరి ఉన్నారు. ఇలాగా మొత్తం హస్తిన ఇతర రాజ్య ప్రాంతములన్నిటా కూడా పాండు కుమారుల అపార గుణంబులు ఎల్లవారికి ఆరాధ్యంబులై పరగచుండే. అలాంటి స్థితిలో కడుపు రగులుకుపోయిందండి ఎవరికి? ధృతరాష్ట్రుడికి. ఇది తెలుసుకోవాల్సినది. వాళ్ళ యొక్క కీర్తి అలా వ్యాపిస్తూ ఉంటే తట్టుకోలేటువంటి వాడు దుఃఖితుడై ఉన్నట్ట. ఉత్సక్త పాండవానిత్యం తేభ్యవసూయే ద్విజోత్తమ. అతనికి దుఃఖం కలిగింది. ఆ దుఃఖంతో ఆఖరి తట్టుకోలేక అసూయతో తన దగ్గరున్న ఒక మిత్రుడితో చెప్పాడు. ఆయన ఒక మంత్రుల్లో ఒకడు, ఆయన పేరు కణికుడు. ఆయనతో చెప్పాడు, ఏమి చెప్పినా పాండవులు వృద్ధి చూస్తూ ఉంటే ఒకరోజు నుంచి ఒకరోజు వాళ్ళు అభివృద్ధి సాధించేస్తున్నారయ్యా, సత్కీర్తి పొందుతున్నారు, వాళ్లపై నాకు అసూయగా ఉంది, ఈ విషయంలో ఏం చేయాలో నాకు తోచట్లేదు, మొత్తానికి తట్టుకోలేకపోతున్నాను అంటే ఆ కణికుడు ఒక నీతిని బోధిస్తాడు, అది కూటనీతి అని. నీతి అంటే చేయవలసిన పద్ధతి అండి, ఇదంతా రాజనీతి శాస్త్రంలో భాగం. అందుకే భారతం ఒక రాజనీతి శాస్త్రం. ఆ కోణంతో కొందరైనా పరిశోధించండి, అంతేగాని పాండవుల్ని కృష్ణుణ్ణి ఎత్తిపొడుచుతూ గడిపేస్తుంటూ కాలక్షేపం చేసేస్తున్నారు స్కాలర్స్, రీసెర్చ్ స్కాలర్స్. కానీ భారతంలో రాజనీతి అని కానీ మనం పరిశీలించగలిగితే ప్రాచీన భారతదేశంలో రాజనీతి శాస్త్రం ఎంత గొప్పగా విస్తరిల్లిందో తెలుస్తుంది. విదురునీతి అందరూ విన్నారు కదా, విదురునీతి వేదాంత విద్య కాదండి, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, ఎవడు ఎవడితో ఎలా ప్రవర్తించాలి అది. అది వింటే మన బతుకులు బాగుపడతాయి, మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నీ అందులో ఉన్నాయి. ఇలాంటి విదురుడు అనేక చోట్ల చెప్తాడు, మనకు ధృతరాష్ట్రుడితో చెప్పిన విదురునీతే ప్రసిద్ధి, కానీ కొద్దిసేపు అయ్యాక ధర్మరాజుతో విదురుడు చెప్తాడు, అది రాజనీతే. అలాగే కణికుడు ఒక నీతిని చెప్తాడు, ఇది కూటనీతి అంటారు. ఇక్కడ శత్రువు మనకంటే బలమైనప్పుడు వంచనతో ఎలా దెబ్బతీయాలి, ఇది ఒక నీతి. అయితే ఇక్కడ ధర్మరాజును ఎలా దెబ్బతీయాలనడం కోసం చెప్పాడు కనుక ఇది మన చెడ్డది అనుకుంటున్నాం, కానీ కూటనీతి కూడా ఒకనొక నీతే. ఆ కూటనీతిని బోధిస్తాడు, ఇది బాగానే ఎక్కింది దీనికి. ధృతరాష్ట్రుడు గొప్ప వినికిడి కలిగిన వాడండి, చెవులు పనిచేయట్లేదు, కళ్ళు పనిచేయట్లేదు కదా చెవులు పనిచేస్తున్నాయి. అందుకే ధృతరాష్ట్రుడు విన్నంత వేదాంత విద్య ఎవరు వినరట, మీకు ఎవరు తెలుసా? ధృతరాష్ట్రుడితో మనం తెలుసుకోవాల్సిన గొప్ప విద్య ఏంటంటే ఎన్నో విన్నాడు ఒక్కటి లోపలికి వెళ్ళదు. అలాంటి వాళ్ళని మన ప్రవచనాల దగ్గర చాలామందిని చూస్తూ ఉంటాయి. ఇక్కడ వాళ్ళు వింటూ ఉంటారండి, ఎంత విన్నా ఎందుకండి ఇలా ఉన్నారని కొందరు అంటూ ఉంటారు. ఇన్ని విన్నాడండి ఎందుకు అంత పనిచేసాడంటే ధృతరాష్ట్రుడు టైపు. ఏం చేస్తా ఇక్కడ, ధృతరాష్ట్రుడు విన్నంత వేదాంత విద్య ఎవరు వినలేదండి. భగవద్గీత విన్నాడు తెలుసా మీకు, సంజయుడు కృష్ణ పరమాత్మ ఇలా చెప్పాడని ఇంత చెప్పాడు, ఈయన వెళ్ళక్కడ లేకుండానే. ఇంకా కృష్ణుడు అర్జునుడికి చెప్తూ ఉన్నప్పుడు మిగిలిన యుద్ధంకు ఉన్న వాళ్ళు ఎవ్వరూ వినలేదండి, కానీ సంజయుడు దివ్య దృష్టితో కృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్పాడు భగవద్గీత అంతా చెప్పేశాడు. మహానుభావుడు ఇంట్లో కూర్చొని కదలకుండా మొత్తం వినేశాడు. ఎవడు? ధృతరాష్ట్రుడు. విన్నాడా? అంతేకాదు, ఒకసారి వేదాంతం వినాలనిపించిందిట, ఎందుకంటే ఎలాగూ కళ్ళు పనిచేయు, పనిపాటు లేదు, అప్పుడు ఏం చేయాలి, వేదాంతం వినాలి. ఈ కాలక్షేపరాయళ్ళకి ధృతరాష్ట్రుని జాగ్రత్తగా తీసుకుని పాఠం చెప్పాలండి వాళ్ళకి. కాలక్షేపరాయ ఎలాగో ఖాళీగా ఉన్నా రిటైర్ అయ్యాం, ఇవాళ ఏం పని లేదు, ప్రవచనానికి పదండి. వీళ్ళందరూ ధృతరాష్ట్రుడి టైపు. వాడికి అప్పుడు విదురుడు ఏం చెప్పాడంటే వేదాంత విద్య అంటే నేను చెప్పేది కాదు అని సనత్కుమారులను పిలుస్తారండి. అది సనత్సుజాతులు వారు వచ్చి సనత్సుజాతీయం వేదాంత విద్య. ఏం వేదాంతం? శంకర భగవత్పాదులు వారు భాష్యం రాశారండి, భగవద్గీతనే అర్థమవుతుంది, కానీ ఇది ఇంకా క్లిష్టం. అంత వేదాంత కూడా హాయిగా విన్నాడు, విన్నప్పుడు కూడా కళ్ళు పనిచేయమో కానీ చక్కగా తలుపుతున్నట్ట, కళ్ళు మూసుకుపోతే నిద్రపోతున్నాడు ఏమిటో తెలియదు ఇతను, ఎలాగో అదే స్థితి. కానీ చక్కగా ఆనందంగా అబ్బాయి ఎంత బాగుందో అంటుంటాడు, విదురునీతి విన్నప్పుడు ఎంత బాగుందో అన్నాడు, ఇది విన్నా అంత బాగుంది. కానీ వాడి స్థితి మాత్రం అంతే, అంటే చెవులు దాకా వచ్చింది తప్ప జీవితంలోకి తెచ్చుకోలేకపోయాడు. వీడు ఒక శ్రోత, అర్జునుడు ఒక శ్రోత, వెంటనే జీవితంలోకి తెచ్చి బాగుపడ్డాడు. కానీ శ్రవణం చేసిన వాళ్ళలో కూడా రెండు రకములుండును, ఒకరు ధృతరాష్ట్రుడు వంటి వారు, ఇంకోరు అర్జునుడు వంటి వారు. మనం ఎటువంటి వారం అవుతామో మనకు మనం నిర్ణయించుకునవలెను. మొత్తానికి కూటనీతి కూడా విన్నాడు, అన్నీ వింటున్నాడు. ఏమి బాగా, బహుశా ఇది బాగా నచ్చుంటుంది దానికి మిగిలిన నీతుల కంటే. ఈ కూటనీతి బాగా విన్నాడు. ఈ లోపల అసలు బాధ మరుగుడు పడుతున్నట్టు దుర్యోధనుడు. వీడుకున్న బాధ ఏమిటండి? మహాబాధ వీడికి. ఎందుకంటే వీడు బాధ అంతా ఏమిటంటే పురజనులందరూ పాండవులు మెచ్చుకుంటున్నారు, ఏం గొప్పవారు, ఏం గొప్పవారు అని తట్టుకోలేకపోతున్నాడు. ఇక్కడ వాడికి అది బాగా ఉందండి. మన అభిమాన ధనుడు అని కొందరు వాడిని హీరోని చేశారు. అంటే వాడిని హీరో చేసిన వాడు ఎంత పాపాత్ముడో మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి దురభిమాన ధనుడు అంటారు వాడిని. ముందు ఆ దుశ్శబ్దం వదిలేశారు, వాడికి ఉంది అది దుర్యోధనుడు అని. అది అక్కడ నుంచి మనం ఇక్కడ కూడా తెచ్చుకోవాలి. దురభిమాన ధనుడు వాడు, సామాన్యుడు కాడు వాడు. అందరూ పొగుడుతుండగా చూసి తట్టుకోలేక తండ్రి దగ్గర చెప్పాడండి, ఇదేనే చేశాడు మంచి పని. ఏమనంటే, చూసావా నాన్న ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి, అందరూ అతను పొగుడుతూనే కూర్చున్నారు, నేను భరించలేకపోతున్నాను సుమా. పైగా నువ్వు గమనించుతున్నావా లేదో, ప్రస్తుతం యువరాజు, ఇప్పుడున్న ప్రజాభిమానం చూస్తుంటే నిన్ను కూడా దింపేసి రాజు అయిపోతాడేమో అని ఉంది నాకు సందేహం లేదు. వాడు ఒక్కసారి రాజైతే ఇప్పుడు ఏమిటి, ధర్మ ప్రకారంగా మా అందరికీ జ్యేష్ఠుడు పాండురాజు రాజు గనక అతని పుత్రుడు జ్యేష్ఠుడు గనక అతన్ని రాజుని చేశారు. తర్వాత వాడికి పుత్రులు కొరుకుతారు, వాళ్ళు జ్యేష్ఠులు, వాళ్ళు రాజులు అవుతారు, ఇంకా మేము వాళ్ళకి దాసులమే ఉండాలి. ఇది ఇలా మేము వంశ పరంపర అంతా మేము దాసులం, వాళ్ళు వంశ పరంపర అంతా రాజులు అవుతారు. పైగా వాళ్ళని ఊళ్ళో వాళ్ళందరూ ఏం పొగుడుతున్నారు సుమా, మొత్తానికి నువ్వు గుడ్డితనం వల్ల నువ్వు అధికారం పొందలేకపోయావు, మా గుడ్డితనం లేదు మాకు అధికారము లేదు, ఇది పరిస్థితి చూసావా ఎలా ఉన్నదో అని. ఇప్పుడు మనం ఏం చేయాలి, పైగా మేము బతుకంతా వాళ్ళ దాస్యంతో నరకం లాంటి దాస్యంలో ఉండాలా? మేము రాజ్యాలు ఏలాలనుకుంటున్నాం, కాబట్టి ఏం చేయాలో నువ్వు ఆలోచించు అంటే గొప్ప మాట చెప్పాడు. ఇది మాత్రం మెచ్చుకోవాల్సింది. దుర్యోధన మమాప్యతత్తు హృది సంపరివర్తతే, నీలాగే నాకు అనిపిస్తుంది అన్నట్టండి. ఒప్పుకున్నాడు, కనీసం దుర్యోధను దగ్గరైనా. బహుశా గదిలో ఎవరు లేరేమో వాళ్ళిద్దరే. అందుకే మమాపి ఏత తుహృది సంపరివర్తతే, నా హృదయంలో కూడా అలాగే ఉంది సుమా, కానీ ఎందుకు బయటపెట్టలేదో తెలుసా? ఇది పాపపు బుద్ధి కనుక బయటపెట్టలేదు అన్నాడు. దుర్బుద్ధి ఉంది కానీ దుర్బుద్ధి అని తెలిసింది, అది గొప్ప విషయం. అందుకే అజ్ఞానాన్ని గుర్తిస్తే సగం జ్ఞానం ఉన్నట్లే అన్నాడు ఒక ఆయన. ఎందుకంటే మనం పాపాత్మను అంటే ఏదో పుణ్యం ఉంది, లేకపోతే గుర్తించం. తన పాపం ఒప్పుకున్నాడంటే వాడికి ఎక్కడో పుణ్య సంస్కారం ఉండాలండి, ఇది తెలుసుకోవాలి. అభిప్రాయస్య పాపత్వాత్ నైవంతు వివృణోమ్యహం, ఇది పాపపు ఆలోచన గనక నేను బయటపెట్టలేదు. బయటపెడితే ఇటు భీష్ముడు ద్రోణుడు అందరిని ముట్టుకెళ్ళి పెడతారు మొత్తం. ఈ సభలో ఉన్న మంత్రులు అందరూ కూడా, ఊరంతా ఆడిపోసుకుంటుంది. నా గౌరవం నేను దక్కించడం కోసం నోరు మూసుకు కూర్చున్నాను, కానీ లోపల మాత్రం చాలా బాధగా ఉన్నది. పోనీ పాండురాజుని ఏదో నెపం పెట్టి, పాండురాజు పుత్రుడైన ఇతన్ని నెపం పెట్టి పక్కకు తోసేద్దామా అంటే ఒక్క దోషం లేదయ్యా మన ధర్మరాజులో. వాళ్ళ నాన్న ఇలాగే మొత్తం బ్రతుకున్నంత కాలం కూడా ఎప్పుడు నాపై ఎంత ప్రేమ, ఎంత మన్నన. ఎన్ని విజయాలు సాధించినా అన్నగా నన్ను గౌరవించేవాడు, నీ వల్లే ఇదంతా సాధిస్తానంటాడు. వెతికి చూసినా పాండురాజు జీవితంలో ఒక్క అధర్మం కూడా లేదు, ఆ కొడుకు అంతే, ఒక్క అధర్మం కూడా లేదయ్యా. పైగా రాజకార్యాలు నాకు నివేదించడం ఒక వ్రతంగా పెట్టుకున్నాడు. ఎంత విశేషించిన వ్రతం, వ్రతం అంటే నియమం తప్పడనమాట. అర్ధరాత్రి 12 రిపోర్ట్ వచ్చింది, అప్పుడే వెళ్ళి వినిపించేయాలి. ఎందుకంటే నా నియమం తప్పను తెలుసుకోవాలండి. నియమం వెళ్ళి నాకు మొత్తం నివేదిస్తూ ఉంటాడే ధర్మపరాయణుడు. తండ్రి తాతల నుంచి వచ్చే ఈ రాజ్యానికి అతను నిజమైన వారసుడు, నేను ఎలా దూరం చేయగలను చెప్పు. కానీ లోపల మాత్రం చాలా బాధ ఉన్నది. అంటే నువ్వు చెప్పింది నిజమే, నాకు కూడా ఆలోచిస్తున్నాను, మనం ప్రజావిరోధులమైపోతాం ఇప్పుడు ఏదైనా చేస్తే, మొత్తం ప్రజలకి మన శత్రులు అయిపోతాం. పైగా సైన్యము, మంత్రులు అందరూ ఆయన వైపు ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? కూటనీతి ఉపయోగించి, నా దగ్గర ధనం చాలా ఉన్నది, ఈ ధనం సామాన్యం కాదు. ఇదివరకు పాండురాజు అనేక రాజ్యాలు జయించి తెచ్చిన ధనం అంతా మనకే ఇచ్చాడు. ఆ ధనం దగ్గరుండి హాయిగా ఉన్నారండి. వీళ్ళకి దాస్యం అనేది నిజానికి లేదు, వీళ్ళకి రాజభోగాలు అన్నీ ఉన్నాయి, బాధ్యతలు వాళ్ళవి, భోగాలు వీళ్ళవి, అలా ఉన్నారు ఇంతవరకు. ఈ భోగాలతో ఉన్న ధనం ఉంది, మనం ఒక పని చేద్దాం, ఎవడైనా ధనానికి లొంగిపోతాడు చూసారా, అప్పుడు కలియుగం రాలేదు, ద్వాపరం కదా, కలియుగ వాసన, ఇలాంటి వాడిని డబ్బుతో కొనివచ్చు. కాబట్టి నేనేం చేస్తానంటే, ఈ సైన్యంలో, మంత్రుల్లో, వీళ్ళందరిలో కూడా డబ్బుకు లొంగే వాళ్ళు కొందరు ఉన్నారు, వాళ్ళని ముందు నేను కొనుక్కుంటాను. కొనుక్కుని వాళ్ళ చేత చేయాల్సిన పని చేస్తాను. ఇంకొకటి, వీళ్ళను కొంతకాలం దూరదేశాలకు పంపించేద్దాం. ఎక్కడికైనా పంపించితే నేను ఇక్కడుండి కథ నడుపుతాను. ఆ సమయంలో ఇక్కడ ఎవరైతే ముఖ్యులైనటువంటి మంత్రులు, సేనాపతులు, కోశాగారాధ్యక్షులు మొదలైన వారు ఉంటారో వారందరిని లోబరుచుకుంటాను. లోబరుచుని ఎంతసేపు అయ్యా ధనాది మోహాలు చూపిస్తే ఎవడైనా లోబడతాడు, వాళ్ళందరినీ లోబరుచుకుంటారు. కలిబుద్ధులు ఇలాగే ఉంటాయండి చూసారా, డబ్బుతో కొనివచ్చు, డబ్బుకు లొంగిపోవడం, ఇవన్నీ కలికాల బుద్ధులు. వాడే కలి పురుషుడు, ఇంకేం చేస్తాం? అందుకు నేను ఈ పని చేస్తాను, అందుకు కొంతకాలం నువ్వు దూరంగా చెయ్యు అంటే వెంటనే చెప్తున్నాడు, నా నేను కూడా ఇలాగే ఆలోచిస్తున్నాను సుమా, నాకు కణికుడు చూపించిన కూటనీతి కూడా ఇందుకు సహకరించింది. ఎలాగోలాగో వాళ్ళని ఇక్కడి నుంచి పంపించి ఏర్పాటు చేయాలి. ఎక్కడికి పంపుతాం? తల్లితో సహా పంపిద్దాం వాళ్ళని. వారణావతం అనొక ప్రాంతం ఉంది ఇక్కడ బహుదూరం, అది చాలా గొప్ప ప్రాంతమని, అది చూడాలని బుద్ధి వాళ్ళకి కలిగిద్దాం. తర్వాత ఆ ప్రాంతానికి మీరు వెళ్ళండి అని పంపిద్దాం అనగానే అప్పుడే కొందరు మంత్రుల్ని, కొందరిని కొన్నట్ట కొని, మీకు వీలైనప్పుడల్లా వారణావత మహాత్మ్యము, వారణావతం పరిసరాలు, గొప్పతనము ఇవన్నీ ధర్మరాజాదుల దగ్గర చెప్పండి అన్నాడు. వాళ్ళు సందు దొరికినప్పుడల్లా వారణావతం గొప్పతనం చెప్తున్నట్ట. వెళ్ళాలని కోరిక బాగా పుట్టింది ధర్మరాజుకి. ఒకనాడు సభలో, వారణావతం అంటే సామాన్యం కాదు, ఇది పరమశివుని యొక్క క్షేత్రము, అంత అందమైన ప్రదేశం మరెక్కడ ఉండదయ్యా, అక్కడ గొప్ప ఉత్సవం జరగబోతోంది కనుక మన తరపు నుంచి మీరు వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండండి అని సభలో ధృతరాష్ట్రుడు ధర్మరాజును కోరుకున్నాడు. వెంటనే ఇందులో ఏదో పన్నాగం ఉందని పోల్చట్టు, యుధిష్ఠిరుడు కూడా పరమ నీతి శాస్త్రవేత్త అండి, సామాన్యుడు గమనిస్తాడు. కానీ అక్కడ ఈ గౌరవాన్ని చూపిస్తూ సరే నేను తప్పకుండా వెళతానని చెప్పి బయలుదేరుతూ ఉండగా, ఊరు వాళ్ళందరూ ఇతన్ని దూరంగా పంపించి వేస్తున్నారని పోల్చారు. ఇక్కడ ఊరిలో వారందరూ వచ్చి, మిమ్మల్ని మీరు దూరంగా పెడుతూ ఉంటే మేము భరించలేము, దీని వెనకాల ధృతరాష్ట్రుడు కూటనీతి ఉందని మేము భావిస్తున్నాం, కనుక మేము వస్తామన్నట్ట, మీరు ఇక్కడే ఉండండి, మీరు ఆశీర్వదించండి, మేము వెళతాం అని చెప్పి తల్లితో సహా వెళుతూ ఉండగా త్రోవలో బయలుదేరుతున్న దశలో విదురుడు వచ్చి ఒక అద్భుతమైన కొన్ని మాటలు చెప్తాడు. ఇది విదుర నీతిలో ఒకటి అనుకోవచ్చు మనం. విదుర నీతి ఇది రహస్యోపదేశం అన్నారు. ఎందుకంటే భారతం పట్టుకుంటే ధర్మోపదేశాలు పడుతూ ఉంటాయండి మనకు, రత్నాల్లో రాలుతూ ఉంటాయి సామాన్యం కాదు. ఇక్కడ ఆ దృష్టితో చూస్తే భారతం రసం. అందుకు ఒక్క భారతం పట్టుకుంటే ప్రపంచం అక్కర్లేదు, హాయిగా చదువుతూ ఆనందించవచ్చు. అన్ని రసాలు ఒక్కొక్క శ్లోకంలో, అదొక తాదాత్మ్యం, అంత ఆనందం ఉంటుందండి. ఇక్కడ విదురుడు ఎంత చక్కటి మాటలు చెప్తాడంటే, ఎప్పుడైనా రాజైన వాడు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలి సుమా. చెట్టు కొమ్మ మీద నిద్రిస్తున్నవాడు ఎలా ఉంటాడో అలా ఉండాలి అన్నాడు. చెట్టు కొమ్మ మీద నిద్రించినప్పుడు హాయిగా ఉన్నాను అనుకుంటే పడిపోతాడు కింద. చాలా అలర్ట్గా ఉండాలి, అంత జాగ్రత్తగా ఉండాలి. ఒక్కటి గుర్తుపెట్టుకో, ప్రమాదాలు అగ్ని వల్ల రావచ్చు, వాయువు వల్ల రావచ్చు. అగ్ని అడవినంతటిని దహనం చేసేస్తుంది, గడ్డి పరక మొదలుకొని మహావృక్షాలను దహనం చేస్తుంది. కానీ కలుగులో ఉన్న ఎలకనేమీ చెయ్యదు, ఇది గుర్తుపెట్టుకో. ఇందులోనే ఇచ్చే రెండు సంకేతాలు. ఆ రహస్యోపదేశం పట్టుకున్నాడు ఆయన. విదురుడు ఎందుకు చెప్పాడు అది గ్రహించగలిగాడు. ఎందుకు యుధిష్ఠుడి బుద్ధి చాలా గొప్పది, అంతేగాని బండ బుద్ధి ఉందని కూడా ఎంత చెప్పిన ఏమన్నా మరొకసారి చెప్పు, అర్థమయ్యేటట్టు చెప్పండి, ఇంకేం బోధ. రహస్యోపదేశం కాదు, సంకేతంగా చెప్పాడు, అర్థం చేసుకున్నాడు మహానుభావుడు యుధిష్ఠిరుడు. ఎంత పదునైన బుర్రో యుధిష్ఠిరుడు ఆలోచించండి. ఇక్కడ మొత్తానికి వీళ్ళు బయలుదేరారు. వీళ్ళు ఇంకా బయలుదేరి వెళ్ళే లోపలే మహావేగంతో అక్కడికి చేరుకోవడానికి పురోచనుడు అనేటువంటి ఒక నిర్మాణ శిల్పిని పిలిపించి వాళ్ళు వారణావతానికి కొద్ది రోజుల్లో చేరతారు. వాళ్ళు చేరే లోపలే నువ్వు తొందరగా వెళ్ళి ఒక భవనం వాళ్ళ కోసం ఏర్పాటు చేయి. ఆ భవనం ఎలాగుండాలి అంటే దాని నిండా కూడా తొందరగా తగలబడే వస్తువులని పెట్టు. బయటకు చూడడానికి మట్టిలా కనబడాలి, కానీ వాటి లోపల ఏమిటి పెట్టాలంటే ఎండుగడ్డి, అదేవిధంగా జనుము మొదలైనటువంటివన్నీ, మద్ది చెట్టు జిగురు, వీటితో పాటు లక్క బాగవే, లక్క చెక్కలు మొదలైనవి వేసి నూనె నెయ్యి మొదలైనవన్నీ దాన్ని పులిమి ఉంచు. బయటకు కనబడడానికి మాత్రం అలా ఉండకూడదు, బాగా సుందరంగా ఉండాలి. ఎక్కువగా లక్క భాగం ఉంది కనుక లాక్షాగృహం, లక్క ఇల్లు, దాన్ని తయారు చేసి ఉంచు. చూసిన వాళ్ళకు అనుమానం రాకూడదు సుమా, ఇలా అన్నీ చెప్పెట్ట. మొత్తానికి ఆ పురోచరుని ముందు వెళ్ళి ఏర్పాటు చేశారు లక్షాగృహం. తర్వాత పాండవులు కుంతి సైతంగా వారణావతానికి వెళ్ళేటప్పటికల్లా వారణావత పురప్రముఖులందరూ స్వాగతం పలికారండి. ఎందుకంటే మహాగౌరవం ఆయనకి రాజ కుటుంబాల్లో, రాజనగరాల్లో. అందుకు యుధిష్ఠిరునికి ఘనస్వాగతం పలికారు. అక్కడ అందరి నగరాధికారుల ఇళ్ళని దర్శించేట, వాళ్ళు పిలిచారు మా ఇంటికి రండి మా ఇంటికి అని. పైగా ఎవరెవరిని చూశారంటే నగరాధికారుల ఇళ్ళు, రథికుల యోధుల ఇళ్ళు, సర్వవర్ణముల వాళ్లలో ప్రముఖులైన వాళ్ళ ఇల్లు. అంటే అప్పుడు సర్వవర్ణ ప్రాధాన్యం ఎలా ఉన్నదో దీన్ని బట్టి తెలుస్తుంది. అవన్నీ దర్శిస్తూ వాళ్ళని తృప్తిపరిచాడు. వాళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి ఆతిథ్యములు సమర్పించారు. అప్పుడు మీరు ఇంకా గృహప్రవేశం చేయండి, సుముహూర్తమైంది అని చెప్పాడు. పురోచనుడి దగ్గరుండి లక్క ఇంట్లో గృహప్రవేశం చేశాడు. ఇక్కడ అన్ని ఆతిథ్యాలు ఏర్పాటు చేశారట. లోపలికి వస్తూని పోల్చుకున్నాడు. ఇప్పుడు బిల్డింగులకు పేర్లు పెడతారు కదా, అలాంటి పేరు పెట్టారు, శివం అని పేరు పెట్టారు దానికి, లక్క ఇంటికి మంచి పేరు. కానీ పేరుకు శివం కానీ లోపలంతా అశివమే ఉందయ్యా అని చెప్పారు ఇక్కడ. ఇలా మొత్తం వాళ్ళు 10 రోజులు వారణావతంలో ఉంటూ 11వ రోజున గృహప్రవేశం చేశారు అక్కడ వాళ్ళు. ఆ కొత్త ఇంటిని మొత్తం పరిశీలించాట యుధిష్ఠిరుడు. క్షణంలో పరిశీలించి ఇది అగ్నిగృహం అన్నాడు. ఇక్కడ అగ్నిగృహం ఇదం అంటే ఈ తగలబడే లక్షణము కల ఇల్లు. ఎందుకంటే ఇక్కడికి రాగానే గమనించవలేదో లక్క కొవ్వు వాసన వస్తుంది పట్టుకున్నావా. అది యుధిష్ఠిరుడు ఎంత పదును. ఇది విదురుడు చెప్పిన మాటలో సంకేతం ఇదే. అరణ్యం తగలబడుతున్నా కలుగులో ఉన్న ఎలక క్షేమంగా ఉంటుంది, కనుక కలుగు ఏర్పాటు చేసుకో అని చెప్పడం ఇక్కడ. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అంటే భీముడు వెంటనే అన్నట్ట. ఇల్లు అగ్ని సంబంధం అయితే దీన్ని విడిచిపెట్టి ఇంతవరకు మనల్ని అందరూ మా ఇంట్లో ఉండండి అని పిలిచారే, అక్కడిక్కడే వెళదామంటే వెళ్ళకూడదు. వెళితే మనం రక్షింపబడతాం. ఎక్కడికో వెళ్ళామనుకో మళ్ళీ మనం ఎలాగైనా వెంటాడడానికి ప్రయత్నిస్తాడు దుర్యోధనుడు. ఇక్కడే మనం ఉండాలి, కానీ మనం క్రమంగా ప్రణాళిక వేసి జాగ్రత్తగా ప్రయత్నించాలి. అనుమానం రానివ్వకూడదు సుమా వాళ్ళకి. మనం క్షేమంగా ఒక చోట ఉన్నాం అనుకుంటే వాళ్ళు ఇంకా చల్లబడతారు, మన కోసం ఇంకా ప్రయత్నిస్తారు. ఇది వీలు కాదు, మనం ఇక్కడే ఉంటూ ప్రణాళిక వేద్దామని. ఈ లోపల కనకుడు అనే ఒక ఆయన, నిజానికి కనకుడు అంటే తవ్వేవాడు, ఆయనకు చేసే పని బట్టి పేరు వచ్చిందో అసలు పేరు. మొత్తం కనకుడు వచ్చి రహస్యముగా ధర్మరాజాదాన్ని కలుసుకొని నన్ను విదురుడు పంపించాడు, ఈ లక్క ఇంటిలో ఒక సొరంగ మార్గం ఏర్పాటు చేయమన్నాడు. నేను ఎవరికీ తెలియకుండా సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేస్తానని కనకుడు సొరంగ మార్గం ఏర్పాటు చేశాడు. ఇలా ఉంటున్న దశలో ఒకసారి ఆ ఇంట్లో ఒక ఉత్సవం చేసి అందరికీ భోజనాలు పెట్టారు, పానీయాలు అందించారు, ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ. అందరూ వచ్చారు, అనేక మంది వచ్చి పానీయములు సేవించారు, భోజనాలు చేశారు. ఆఖరికి ఆ పానీయాలు సేవించి ఆ మత్తెక్కి అక్కడ ఉన్నటువంటి పురోచనుడు కూడా అందులోనే నిద్రపోయాట. ఆ సమయంలో భీముడికి సైగ చేశాడు యుధిష్ఠిరుడు. భీముడు అలాక్షాగ్రహానికి మంట పెట్టి అందరూ కూడా ఆ సొరంగ మార్గం దాకా ద్వారా వెలికి వచ్చి వేశారు. మొత్తం లాక్షాగృహం తగలబడింది, పురోచనుడు కూడా తగలబెట్టాడు. మొత్తం వారణావత వాసులు అందరూ అనుకున్నారు ఇదంతా ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు పన్నిన పన్నాగం, వాళ్ళు పాండవుల్ని దహింపజేయడం కోసం ఈ పని చేశారు అని వాళ్ళందరూ కూడా ధృతరాష్ట్రుణ్ణి దుర్యోధను తిట్టుకున్నారు. ఇది వాళ్ళకి కావలసిందండి. ఇలా మొత్తం మరొక అప్రియభావం వాళ్ళ మీద వ్యాప్తి చెందింది. నిజానికి వార్త అక్కడ దాకా వెళ్ళిపోయింది, పాండవుల ఇల్లు తగలబడింది. అందులో పాండవులు తగలబడిపోయారు. పోనీ అగ్నిలో తగలబడిన దగ్ధావశేషం అంటే తగలబడిన తర్వాత మిగిలిన పరిశీలిస్తే ఒకచోట ఒక స్త్రీ ఐదుగురు పురుషులు తగలబడినటువంటి శవాలు కనబడ్డాయటండి. అంటే నిజానికి అక్కడ వచ్చి తాగిన వాళ్ళలో ఒక బోయి స్త్రీ తన ఐదుగురు పుత్రుడితో వచ్చింది. ఆమె కూడా అక్కడ నిద్రపోతుంది తెలియకుండా, ఒళ్ళు పై తెలియక ఆమె కూడా తగలబడింది. ఆమె కుంతి అని వీళ్ళు పాండవులని వీళ్ళు భ్రమించారు. అక్కడ ఇంకా వార్త వెళ్ళిపోయింది. పైగా వంచన చేసిన ఆ పురోచనుడు కూడా అందులో తగలబడ్డాడు. ఈ వార్త వెళ్ళగానే ధృతరాష్ట్రుడికి ఒక్కసారి దుఃఖం అభినయించట. మొత్తం అందరూ కలిసి వెలికి వచ్చి నదీ స్నానాలు చేసి తర్పణలు పిండ ప్రదానాదులు ఇవన్నీ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ భీష్ముడికి దుఃఖం ఆగలేదండి. యుధిష్ఠరా ఏమిటయ్యా అని తర్పణ చేయబోతున్న విదురుడు పక్కకు పిలిచట. నువ్వు తొందరపడి తర్పణ ఒక సుమ వాళ్ళు చేస్తే చేసిన ఇది అయింది కానీ వాళ్ళు క్షేమంగా ఉన్నారు. వాళ్ళు జాతకం ప్రకారం చూపిస్తున్నావు, వాళ్ళని ఏ ఒక్కరూ సంహరించలేరు, వాళ్ళు ఎప్పుడో వస్తారు, కానీ మనం ప్రస్తుతం గుప్తంగానే ఉంచవలసింది అని ఎప్పుడైతే విదురుడు చెప్పాడో భీష్ముల వారు మౌనం వహించారు. ఇటు అలా వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారో చూడాలి కదా. మొత్తం అందరినీ భీమసేనుడు ఒక్కడు పట్టుకు వెళ్ళేటండి. మహానుభావుడు అంత బలసంపన్నుడు. తీసుకువెళ్తూ అరణ్యాల్లోకి వెళ్ళారు. కుంతికి దాహం వేసింది టకుచాట, కూర్చోబెట్టాడు. ఎంత దుఃఖం కలిగిందో. దూరంగా వెళ్ళిన నీళ్లను తీసుకువస్తూ ఎప్పుడైతే వచ్చాడో అప్పటికి అందరూ నిద్రపోతున్నట్ట నిస్త్రాణగా. అప్పుడు భీమసేనుడు దుఃఖిస్తాడు చాలా. తర్వాత వాళ్ళందరూ లేచిన తర్వాత ఆ జలమునిచ్చి సేద తీర్చుతాడు. ఆ సమయంలో అక్కడ హిడింబాసురుడు రాక్షసుడు, ఆయన చెల్లెలు హిడింబ. ఈ హిడింబ మాత్రం అందమైన వేషం వేసుకుని వచ్చి భీముడి సౌందర్యాన్ని చూసి వలచి నన్ను పెళ్ళాడు అని అడుగుతుందండి. ఇక్కడ భీముడు మందహాసం చేస్తూ ఆమె, నేను ఇంకా నాకు అన్నకి పెళ్లి కాలేదు, నేను ఎలా పెళ్లి చేసుకుంటాను? అన్నకి పెళ్లి కాకుండా తమ్ముడు పెళ్లి చేసుకుంటే పరివేత్త అంటారు, అతను అపాంగతేయుడు, అతడు పాపిసుమ, అందుకు ఇలాంటి మాటలు ఆడుకొని చెప్తూ ఉంటాడు. ఈ లోపల రాక్షసుడు భయంకరంగా వస్తాడు. వాళ్ళని భక్షించడానికి నేను సిద్ధంగా ఉంటే నువ్వు పెళ్ళాడడానికి వచ్చి కబుర్లు ఆడతావా అని వెంటనే వాడు పరమ దుర్మార్గుడు సుమ మా అన్న, మీరు అనుమతిస్తే మీ అందరినీ ఇక్కడి నుంచి నేను క్షేమంకరమైన చోటుకు తీసుకెళ్తాను అని భీముడితో చెప్పింది ఆమె. నిజానికి అప్పుడు మిగిలిన వాళ్ళు నిద్రపోతున్నారండి. భీమసేనుడు మెలకువగా ఉన్నాడు. అయితే మేము నీ సహాయంతో రక్షణ పొందాలా భీముడు, వీల్లేదు వీడి పని నేను పెడతానన్నాడు. ఇక్కడ వెంటనే హిడింబాసురుడితో భీముడు భయంకరమైన యుద్ధం చేసి సంహరిస్తాడు. యుద్ధం జరుగుతున్న సమయంలోనే కుంతి ఇతర పాండవులు మేల్కొంటారు. ఆ తర్వాత హిడింబాసురుడు సంహరింపబడ్డాక హిడింబ, ఈమె అసలు పేరు సాల కటంకట పేరు ఇది, ఈమె నిజంగా భీమసేను వరించిందండి. త్రికరణ శుద్ధిగా వరించి కుంతితో చెప్తుంది, అమ్మా నన్ను స్వీకరించమని మీ అబ్బాయితో చెప్పమ్మా అని చెప్తే యుధిష్ఠిరుడు కుంతి చర్చ చేసి ఈమె నిజంగా మంచి హృదయంతో వచ్చినది, ఈమె వల్ల మనకి మేలు జరుగుతుంది అంటే అప్పుడు భీముడు చెప్తాడు, నువ్వు సంతానార్థిగా నన్ను స్వీకరిస్తున్నావు గనక సంతానం కలిగే వరకే నీతో నేను కలిసి ఉంటాను, దానికి నువ్వు అంగీకరించాలి. అంటే ఇక్కడ నుంచి కొంత దూరంలో శాలిహోత్రం అనే వనం ఉంది, ఆ వనం ఒక మహర్షి యొక్క తపస్సు చేత శక్తివంతమైనటువంటి వనం. అక్కడ అక్కడున్న వృక్షము నది జలము ఫలములు అన్నీ భవ్యమైనవి, అక్కడికి మీరు చేరుకుంటే క్షేమంగా ఉంటారు అంటూ తాను మార్గం నిర్దేశిస్తూ క్షేమంగా అక్కడికి చేర్చింది. అక్కడ ఉన్న పర్వత ప్రాంతాల్లో హిడింబతో విహరిస్తూ భీముడు సంచరించాడు. వారికి కలిగినటువంటి వాడే సజ్జోగర్భముగా కలిగిన ఒక అద్భుతమైన సంతానమే ఘటోత్కచుడు. ఎందుకంటే ఆ రాక్షసులకి గర్భము ధరించుట క్రమంగా పెరుగుట లేదుట, తొందరగానే సంతానం కలుగుతుంది. ఘటోత్కచుడు అద్భుతమైనటువంటి జన్మ వీడిది. ఆ ఘటోత్కచుడు వీళ్ళకి సరైన కాలంలో స్మరించినంత మాత్రం రక్షిస్తానని చెప్పేట. ఇది ఘటోత్కచుని జననం ఇక్కడ చెప్పడం జరిగింది. ఆడ తర్వాత వీళ్ళు శాలిహోత్ర వనంలోనే ఉంటున్న సమయంలో వ్యాస భగవానుడు అక్కడికి విచ్చేసి, కొంతకాలం మీరు గుప్తమైనటువంటి బ్రాహ్మణ వేషములు ధరించి ఇక్కడ దగ్గరున్న ఏకచక్రపురంలోకి వెళ్ళండి, ఎందుకంటే భిక్షాసనం చేయడానికి విప్రుడు అర్హుడు, అందుకు మీరు విప్రవేషములతో బ్రహ్మచారులుగా ఉన్నారు గనక, బ్రహ్మచారి భిక్షాసనానికి అర్హుడు గనక మీరు ఏకచక్రాపురానికి వెళ్ళి నేను చెప్పిన ఇంట మీరు ఉండండి అని వ్యాసుడు స్వయంగా తీసుకువెళ్ళి ఒక ఇంట్లో విని పెట్టాడు. కానీ ఎవరో తెలియనివ్వకుండా అక్కడ ఉంటూ పాండవులు కుంతీదేవి బయటకు వెళ్ళి భిక్షాసనం చేసుకుంటూ వస్తున్నారట. ఇలా కొంతకాలం ఉన్నంతకాలం ఏం చేశారు? భిక్ష పెట్టుకున్నారని మీరే చెప్పారు కదండి. కాదు, వాళ్ళు అప్పుడు చేసిన పని ఏమిటంటే ఉపనిషద్ అధ్యయనం చేశారని వర్ణించాడు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. అక్కడ కూర్చొని బ్రహ్మ విద్య అధ్యయనం చేశారట, వేదాంత అధ్యయనం చేశారు పాండవులు. అక్కడ కుంతీదేవి మొదలైన వారు కూర్చొని నిరంతరం శాస్త్రాధ్యయనం, భిక్షాసనం తీసుకురావడం, ఎందుకంటే గృహస్థుకి భారంగా ఉండకుండా ఇలా ఉన్నారు. ఒకప్పుడు ఆ గృహస్థు ఇంట్లో దుఃఖం కలిగింది, అందరూ ఏడుస్తున్నట్ట. ఏమిటయ్యా అంటే, బకాసురుడు అనే రాక్షసుడు ఇంటికో వంతు చెప్పున ఆహారంతో వెళ్ళవలసిన పరిస్థితి. ఆ రోజు మీ ఇంటి తరపు నేను వెళ్తానని వెళ్ళాడు భీముడు. ఇక పంపించిద్దరు కుంతీదేవి. సామాన్యంగా హిడింబాసురుడిని సంహరించాడు భీముడు. ఎంత ప్రతాపంతుడో తల్లికి తెలియదు. చక్కగా వెళ్ళాడు, బకాసురుడి పని పూర్తి చేశాడు ఆయన. మనకు తెలిసిన అంశమే. ఆ తర్వాత తిరిగి ఇక్కడికి వచ్చినప్పుడు జరిగిన విశేషాల్లో ప్రధానంగా వ్యాస భగవానుడు ఇక్కడికి వచ్చి, ఇక్కడ నుంచి మీరు పాంచాల దేశానికి వెళ్ళాలి అని సూచనను అందించాడు. వ్యాసభగవాన్ని కంటే ముందు ఒక విప్రుడు వచ్చాడు అక్కడికి. ఆ విప్రుడు అనేక దేశంలో తిరిగినటువంటి మేధావి శాస్త్రవేత్త. వాళ్ళని పాండవులు సేవించుకుంటే అనేక దేశాలు, అనేక క్షేత్రాలు, వాటి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ అతడు చెప్తూ, అనేక నేను చూశానయ్యా, వాటి వింతలివి, విశేషాలివి అని ఆ విప్రుడు మేధావి అని వాడు తెలియజేస్తూ, ఇక్కడికి దగ్గరలో ఉన్న దక్షిణ పాంచాల దేశం, దానికి యజ్ఞశేరుడు అనే రాజున్నాడు. ఆయనకు ద్రుపదుడని మరొక పేరు. ఆయనకి ఇద్దరు సంతానం ఉంది, ఒకడు దృష్టద్యుమ్నుడు, ఇంకొకరు యజ్ఞసేని కృష్ణ. ఆవిడకే మరొక పేరు ద్రౌపది. ఇప్పుడు ఆమెకు స్వయంవరాన్ని ప్రకటించాడు. మీరు ఒకసారి చూస్తే బాగుంటుంది, స్వయంవరం కూడా జరుగుతోంది అక్కడ అని చెప్పి ఆ విప్రుడు చెప్పి వెళ్ళాడు. తర్వాత వ్యాస భగవానుడు వచ్చి ఆ స్వయంవరం మనకు వెళ్ళమని ప్రేరణ కలిగించడం జరిగినది. ఆ ద్రౌపది అనే ఆవిడ సామాన్యురాలు కాదయ్యా, ఆమె పుట్టుకే ఒక అద్భుతం అన్నట్టు ఆ విప్రుడు. ఏ తల్లి యొక్క జననగాథ వింటే చాలు మనం శుద్ధులమవుతామో పవిత్రమవుతామో, అలాంటి తల్లి మహాభారత గాథకు మూలమైన పరాశక్తి. ఎందుకంటే త్రేతాయాం జానకీ శక్తి ద్రౌపది ద్వాపరే యుగే, ఇది శాస్త్రం చెప్తున్నది. త్రేతాయుగంలో సీతమ్మ శక్తి, ద్వాపరయుగంలో ద్రౌపది శక్తి, ఇది చెప్పారు. మరి కలియుగంలో గృహే గృహే ప్రతినారి అన్నాడు. ఇక్కడ చెప్పడానికి ఏమున్నది? ఇక్కడ మొత్తానికి ఇక్కడ విశేషమైన అంశం అనేది ఇతర శాస్త్రముల అంశం. ద్రౌపదీది ఒక పరాశక్తి అండి, సామాన్యురాలు కాదు ఆ తల్లి. ఎలాగైతే రావణాది ధనుజ నాశనానికే ఈ పరాశక్తి సీతగా వచ్చి లంకలో బైఠాయించి అంత పనిచేసిందో, ఇక్కడ అసురాంశలతో నక్షత్రీయ నాశనానికే వచ్చిన ఒక శక్తి ఆవిడ. ఆ తల్లి యొక్క జననగాథే అద్భుతం, ఆ పుట్టిన వైనమే ఒక అద్భుతం. ఆ అద్భుతమైన జననగాథని ఆ విప్రుడు వివరిస్తూ ఉన్నాడు పాండవులకి, వాళ్ళు వింటూ ఉన్నారు. మనం రేపు ఇక్కడ కూర్చొని అది విందాం. ఆ భవ్యమైన ద్రౌపది జననము, ద్రౌపది స్వయంవర గాథ రేపు ప్రత్యక్షం చేసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.